15 గురువు ముక్తిని ప్రసాదించలేడా? శ్రీరాముడు ఈ ప్రపంచం భ్రాంతి సిద్ధమే అయినా దీనిలో ఉండే ఏదో ఒక ఉపాయంతో మనం మరుకడి సంసార బాధను తొలగించడం కుదరదా? వశిష్ఠుడు, అది కుదరదు, మనం ఇక్కడ నోరు తెరచి మరుకడి స్వప్నంలో ఉన్న కొండలను బ్రింగగలమా? ఉపాయం అనేది నీ భ్రాంతిలో భాగం, దుహకం అనేది వాడి భ్రాంతిలో భాగం. ఈ రెంటికీ సమావేశం కుదరదు. కనుక ఎవడి తత్వజ్ఞానం వాడి దుహఖాన్ని పోగొట్టవలసిందే? శ్రీరాముడు ఈ ప్రపంచం మనోభ్రాంతి మాత్రమే అయితే అప్పుడు దానికి ఒక ఆకారం అంటూ లేనట్టేగదా, అమూర్తమేగదా. మరి ఆకారాలు గల దేహాదులు దీనిలోకి ఎలా వచ్చాయి? వశిష్ఠుడు, భ్రాంతికి ఆకారం లేదు, నిజమే. కాని ఆ భ్రాంతి చిక్కబడితే దానికి ఆకారం ఏర్పడవచ్చు. నీటికి ప్రత్యేకమైన ఆకారం లేదు, కాని చల్లదనం పెరిగిపోతే ఆ నీటికే రాయి ఆకారం వస్తుంది. అలాగే ఇదీను శ్రీరాముడు ఈ విధంగా శుద్ధ చైతన్యం భ్రాంతికిలోనే తనలో తనే దేహత్వాన్ని కల్పించుకుంటే ఇక దాని శుద్ధత్వం పోయినట్లే కదా. వశిష్ఠుడు, అలా పోవాలని నియమం లేదు. ఎలాగంటే ఒకడికి తను చచ్చిపోయినట్లు కల వచ్చింది, అంతమాత్రం చేత తాను నిజంగా చచ్చిపోతాడా? కనుక దేహత్యం వల్ల శుద్ధ చైతన్యానికి వచ్చిన భంగమేమీ లేదు. నిజానికి ఒకే శుద్ధ చైతన్యంలో అనేక రకాలైన సృష్టులు కలిసి కొన్ని విడివిడిగా కొన్ని ఇలా అసంఖ్యాకంగా ఉన్నాయి. ఒక సృష్టిలో ఉన్న జీవులకు మరో సృష్టి కనిపించదు. కాని యోగసిద్ధి గలవారు ఇతర సృష్టులను చూడదలుచుకుంటే తమ లోకాన్ని తమ ఉపాధికి మూలభూతమైన చైతన్యంలో ప్రవిలాపన చేసి అప్పుడు సంకల్ప పూర్వకంగా మరొక చిత్తంలోకి, తద్వారా మరో సృష్టిలోకి ప్రవేశిస్తారు. ఇది జ్ఞానులకు యోగులకు ఉండే అనుభవం. గమనిక ఉత్పత్తి ప్రకరణంలోని లీలోపాఖ్యానంలో లీలా సరస్వతుల లోకాంతర ప్రయాణాది వర్ణనలన్నీ ఈ సిద్ధాంతం ప్రకారం చేసినవేనని మనం గ్రహించాలి. వశిష్ఠుడు ఈ యోగి జనానుభవాన్ని బట్టిగూడా వివిధ జీవుల దృష్టిలో అనుభవ గోచరంగా ఉండే సృష్టులన్నీ బ్రహ్మ యొక్క వివర్త రూపాలే అని తేలుతోంది. అయితే ఈ విషయంలో అందరి అనుభవము ఒకే రకంగా ఉండదు. యోగాభ్యాసం చేసేవారిలో కూడా వారి వారి యోగస్థాయిని బట్టి వారి వారి అనుభవాలు తలో రకంగానూ ఉంటాయి. ఎవరి దృష్టిలో వారి అనుభవం సత్యం, అందుకే రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. కాని పరమార్థ దృష్టితో చూసినప్పుడు ప్రపంచ బ్రహ్మలకు భేదం లేదనే పక్షమే ఆయసర్ 27. ఉత్తమోత్తమం, ఈ నిశ్చయం కలిగితే ఇచ్ఛాద్వేషాది దోషాలు కలుగనే కలుగవు. సా 37. ఇక్కడ నీకు ఒక సందేహం కలుగవచ్చు. ఏమంటే బ్రహ్మ పరమసూక్ష్మమైతే దానిలో ఏకీభావస్థితే మోక్షమైతే ఈ మోక్షం గూడా అణిమాది సిద్ధుల వంటి మరో సిద్ధి మాత్రమేగదా అని ఈ ఆలోచన పొరపాటు. అణిమాది సిద్ధులు ఆశపడి సంపాదించుకునేవి, ఆశలన్నీ చల్లారిపోయిన తరువాత లభించేది బ్రహ్మతో ఏకాత్మతాస్థితి. ఆశలు చల్లారినవాడు ఆరిపోయిన దీపం లాంటివాడు, వాడిలో అహంస్ఫురణే మిగిలి ఉండదు. మళ్లీ నీకు సందేహం రావచ్చు, మీకు అహంస్ఫురణే లేకపోతే ఈ బోధ ఎలా చేస్తున్నారు? అహంస్ఫురణ ఉంటే జ్ఞాని ఎలా అవుతారు అని. జీవించి ఉన్న జ్ఞానికి రెండు దశలు ఉంటాయి అని. అవిచారదశలో అహంబుద్ధి ఉంటుంది, అప్పుడే ఈ బోధలన్నీ. విచారదశలో అహంబుద్ధి లేదు, వశిష్ఠుడనే వ్యవహారము లేదు, అసలు ప్రపంచమే లేదు. నువ్వుగూడా అటువంటి నిర్వాణ స్వరూపాన్ని సాధించుకో. దానికోసం ప్రపంచంలో ప్రతి అణువును శివమయంగా భావించు. అవిచారదశ విచారదశ యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ఆయి యత్తపస్యసి సంశేషి తత్సర్వం శివమవ్యయం. నీ డొట్ ఉడొట్ సర్గ 38. స్లో 37. గమనిక భగవద్గీతలో 9వ అధ్యాయం 27వ శ్లోకం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. నువ్వు ఏది చేసినా, ఏది తిన్నా, ఏది హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ రకమైన తపస్సు చేసినా, దేన్ని చంపినా, దేన్ని పొందినా, అదంతా నాశరహితమైన శివస్వరూపమే. ఈ విషయాన్ని గ్రహించి ఎలా ఉన్నావో అలా ఉండిపో. ఇక వ్యవహార దశలోకి వచ్చేసరికి ఇలాంటి జ్ఞానికి శాస్త్రం కంటే మంచి వినోద విధానం లేదు. కనుక జ్ఞాని వ్యవహార దశలో శాస్త్రానుకూలంగా వ్యవహరించాలేగాని యథేష్టగా వ్యవహరించకూడదు. సగ్ 38. ఇక్కడ రహస్యం ఏమిటంటే అతను శాస్త్రానుకూలంగా ప్రవర్తిస్తాడేగాని అలా ప్రవర్తించాలనే సంకల్పం అతనికుండదు. అతని దృష్టిలో ఈ శాస్త్రీయ వ్యవహారాలు కూడా ఆభాసలే, భ్రాంతిలో భాగమే. కనుక అతనికి అవి అంటవు. నేనిక్కడ ఉపదేశిస్తున్నానని లోకులు అంటున్నారు. ఇది వాళ్ల దృష్టి. ఆ దృష్టితో నాకు పనిలేదు. నా దృష్టిలో ఈ వ్యవహారాలేవి జరగడం లేదు. నా దృష్టిలో వశిష్ఠ దేహమే లేదు. నీకు కనిపించే ఈ దేహం నీకోసం పరబ్రహ్మలో వివర్తంగా ఏర్పడింది. ఈ ఉపదేశవాక్కు కూడా అలా ఏర్పడిందే. అవివేకం వల్ల ఏర్పడిన ఈ ప్రపంచ దృష్టి అంతా జ్ఞాన భూమికల అభ్యాసంచేత క్రమక్రమంగా క్షీణిస్తుంది. అప్పుడు నువ్వు ఉండవు, నేను ఉండను, ఈ వ్యవహారము ఉండదు. ఉన్న బ్రహ్మ దీపకాంతి లాగా అంతటా వ్యాపించి నిశ్చలంగా ఉండిపోతుంది. సబ్ 39. ఇక్కడి కీటుకు ఏమిటంటే బ్రహ్మస్వరూపంలో ఉన్నవాడికి ప్రపంచం తెలియదు. ప్రపంచ స్వరూపంలో ఉన్నవాడికి బ్రహ్మ తెలియదు. జీవన్ముక్తుడికి మాత్రం ఆ రెండూ తెలుస్తాయి. అదే జీవన్ముక్తుడు ఇంకా పై భూమకలలోకి వెళ్లిపోతే ద్వైతాన్ని పూర్తిగా పరిత్యజించి అనిర్వచనీయ బ్రహ్మస్థితికి చేరగలడు. స 40. ప్రతిజీవికి స్వరూప జ్ఞానమే స్వభావం. దానిని మరిచిపోయిన అజ్ఞాన దశే అస్వభావం. జీవులు ఈ అస్వభావ స్థితిలో ఉన్నప్పుడే ఈ ముల్లోకాల నృత్యంలో మునిగిపోతూ ఉంటారు. వారిని మళ్లీ స్వస్వభావంలోకి తీసుకొస్తే ఈ పిచ్చి ఆట ఆగిపోతుంది. స 41. 28.